సంపంగి పువ్వుల నువ్వేనా, నువ్వేనా సంపంగి పువ్వుల నువ్వేనా, జాబిలి నవ్వున నువ్వేనా, గోదారి పొంగున నువ్వేనా, నువ్వేనా నువ్వేనా సంపంగి పువ్వుల నువ్వేనా, జాబిలి నవ్వున నువ్వేనా, గోదారి పొంగున నువ్వేనా, నువ్వేనా నిన్నేనా, అది నేనేనా, కలగన్నానా కనుగొన్నానా, నిన్నేనా అది నేనేనా, కలగన్నానా కనుగొన్నానా, అల్లి బిల్లి పదమల్లేనా, అది అందాల పందిరి వేసేనా, అల్లి బిల్లి పదమల్లేనా, అది అందాల పందిరి వేసేనా, నువ్వేనా సంపంగి పూల నువ్వేనా, జాబిలి నవ్వున నువ్వేనా, గోదారి పొంగున నువ్వేనా, నువ్వేనా తూపేనా, కళ్ళేనా హరివిల్లేనా, అది చూపేనా విరి తూపేనా, తుళ్ళి తుళ్ళి పడు వయసేనా, నన్ను తొందర వందర చేసేనా, తుళ్ళి తుళ్ళి పడు వయసేనా, నన్ను తొందర వందర చేసేనా, నువ్వేనా సంపంగి పూల నువ్వేనా, జాబిలి నవ్వున నువ్వేనా, గోదారి పొంగున నువ్వేనా, నువ్వేనా వచ్చేనా, ఇలా మల్లెల మాపై విచ్చేనా, మళ్ళీ మళ్ళీ కల వచ్చేనా, ఇలా మల్లెల మాపై విచ్చేనా, నువ్వేనా సంపంగి పూల నువ్వేనా, జాబిలి నవ్వున నువ్వేనా, గోదారి పొంగున నువ్వేనా, నువ్వేనా సంపంగి పూల నువ్వేనా.